అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మేము ప్రవక్త నూహును అతని జాతి వద్దకు పంపాము. అతని జాతి ప్రజలపైకి బాధాకరమైన శిక్ష రాకమునిపే వారిని హెచ్చరించమని ఉపదేశిస్తూ అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించటానికి వచ్చినవాణ్ణి, కనుక అల్లా దాస్యం చెయ్యండి, ఆయనకు భయపడండి, నాకు విధేయత చూపండి. అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని ఒక నిర్ణీత కాలం వరకు బ్రతుకనిస్తాడు. వాస్తవం ఏమిటంటే అల్లా నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు దానిని తప్పించటం సాధ్యం కాదు. అయ్యో, ఈ విషయం మీకు తెలిస్తే ఎంత బాగుండును. అతను ఇలా విన్నవించుకున్నాడు, ప్రభూ, నేను నా జాతి ప్రజలను రేయింబవళ్ళూ పిలిచాను, కాని నా పిలుపు వారి పరుగునే పెంచింది. నేను వారిని నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా వారు చెవులలో వ్రేళ్లు దూర్చుకునేవారు, తమ వస్త్రాలతో ముఖాలను కప్పుకునేవారు, మొండి వైఖరి అవలంబించారు మరియు అహంభావం ప్రదర్శించారు. అయినా నేను వారిని ఎలుగెత్తి పిలిచి సందేశం అందజేశాను. ఇంకా నేను బహిరంగంగా కూడా వారిలో ప్రచారం చేశాను, రహస్యంగా కూడా వారికి నచ్చజెప్పాను. నేను ఇలా అన్నాను, మీరు మీ ప్రభువును క్షమించమని వేడుకోండి, నిస్సందేహంగా ఆయన గొప్ప క్షమావంతుడు, ఆయన మీపై ఆకాశం నుండి పుష్కలంగా వర్షం కురిపిస్తాడు, మీకు సిరి సంపదలను సంతానాన్ని ప్రసాదిస్తాడు, మీ కొరకు తోటలను సృష్టిస్తాడు, మీ కొరకు కాలువలను ప్రవహింపజేస్తాడు. మీకేమైంది, అల్లాకై మీరు ఎలాంటి గౌరవాన్ని ఎందుకు ఆశించరు? వాస్తవానికి ఆయన మిమ్మల్ని విభిన్న రీతులలో సృజించాడు. అల్లా ఏ విధంగా ఏడు ఆకాశాలను ఒకదానిపైనొకటి సృష్టించాడో వాటిలో చంద్రుణ్ణి కాంతిగాను సూర్యుణ్ణి దీపంగానూ చేశాడో మీరు చూడటం లేదా? అల్లా మిమ్మల్ని భూమి నుండి చిత్ర విచిత్రంగా మొలిపించాడు, తరువాత ఆయన మిమ్మల్ని ఈ భూమిలోకే తిరిగి తీసుకుపోతాడు, మళ్లీ దాని నుండే యకాయకి మిమ్మల్ని బయటకు తీసి నిలబెడతాడు. అల్లా మీ కొరకు భూమిని పాన్పు మాదిరిగా పరిచాడు, మీరు దానిపై ఉన్న విశాలమైన మార్గాలలో నడవటానికి వీలు కల్పించాడు. ప్రవక్త నూహ్ ఇలా అన్నాడు, ప్రభూ, వారు నా మాటను కొట్టిపారేశారు, సంపదను సంతానాన్ని పొంది మరింత నష్టానికే గురి అయిన వారిని అనుసరించారు, వారు పెద్ద పెద్ద కుట్రలను పన్నారు. వారు మీరు మీ ఆరాధ్య దైవాలను ఎంతమాత్రం విడిచిపెట్టకండి, వద్దా సువాలను విడిచిపెట్టకండి, యగూసును యవూహును నసర్ను కూడా విడనాడకండి అని అన్నారు. వీరు చాలామందిని మార్గచ్యుతులుగా చేశారు, నీవు కూడా ఈ దుర్మార్గులకు మార్గచ్యుతిలో తప్ప మరెందులోనూ వృద్ధిని ఇయ్యకు. వారు తమ పాపాల మూలంగానే ముంచబడ్డారు, నరకాగ్నిలోకి తోసివేయబడ్డారు. ఆ తరువాత వారు అల్లా నుండి తమను రక్షించే సహాయకుడెవణ్ణీ పొందలేకపోయారు. ప్రవక్త నూహ్ ఇలా అన్నాడు, ప్రభూ, భూమిపై ఈ అవిశ్వాసులలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకు. ఒకవేళ నీవు వారిని వదిలిపెడితే వారు నీ దాసులను అపమార్గం పట్టిస్తారు, వారి సంతతిలో ఎవడు పుట్టినా పరమ పాపిగా కరుడు కట్టిన అవిశ్వాసిగా మాత్రమే రూపొందుతాడు. ప్రభూ, నన్ను నా తల్లిదండ్రులను విశ్వాసిగా నా ఇంట్లోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తిని విశ్వాసులైన పురుషులు స్త్రీలు అందరినీ క్షమించు, దుర్మార్గులకు వినాశాన్ని తప్ప మరి దేనిని అధికం చెయ్యకు.